కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః. అశ్వమేధోర్జం ఊర్జం పర్వతే పర్వతే శిశ్రియాణాం శిశ్రియాణాం వాతే వాతే పర్జన్యే పర్జన్యే వరుణస్య వరుణస్య శుష్మే శుష్మైతి శుష్మే అర్భ్య ఔషధీభ్య అర్భ్యేత్యదేభ్య ఔషధీభ్యో వనస్పతిభ్య ఔషధీభ్యైత్యోషధీభ్య వనస్పతిభ్యోధి వనస్పతిభ్యైతి వనస్పతిభ్య అధిసంభృతాం సంభృతాం తాం సంభృతామితి సంభృతాం తాం నః నైషం ఇషమూర్జం ఊర్జం ధత్త ధత్రమృత మృత సగమ్రరాణాః సగమ్రరాణా ఇతి సంరాణాః అశ్మగ్గస్తే తే క్షుర్ క్షుదమున్ ముందే ఏషుగుచ్చతు గచ్చతుయం యం విష్మః విష్మైతి ద్విష్మః సముద్రస్య త్వావాకయా అవాకయాగ్నేః అగ్నే పరి పరివ్యయామసి వ్యయామసీతి వ్యయామసి పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిత్యస్మాభ్యం శివో భవ భవేతి భవ హిమస్య త్వాజరాయుణా జరాయుణాగ్నేః అగ్నే పరి పరివ్యయామసి వ్యయామసీతి వ్యయామసి పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిత్యస్మాభ్యం శివో భవ భవేతి భవ ఉపజ్వన్ జ్వన్నుప ఉపవేదసే ఏదసే వత్తనం అవత్తనం నదీషు అవత్తనమిత్యవతరం నదీష్వా ఏత్యా అగ్నే పిత్తం పిత్తమపాం అపామసి అసీత్యసి మండూకి తాభిః తాభిరా ఆగహి గహి సా సేమం ఇమన్నః నో యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం పావకవర్ణగం శివం పావకవర్ణమితి పావకావర్ణం శివం కృధి కృధీతి కృధి పావకా ఆచితయంత్యా చితయంత్యా కృపా కృపేతి కృపా క్షామన్ రురుచే రురుచ ఉషస ఉషసో న భానునా భానునేతి భానునా పూర్వన్న యామన్ యామన్నేదశస్య ఏదశస్య ను నూరణే రణ ఆయ యో ఘణే ఘణ ఇతి ఘణే అతదృషాణ తదృషాణో అజర అజర ఇత్యజర అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవజిహ్వయా జిహ్వయేతి జిహ్వయా ఆ దేవాన్ దేవార్వక్షి వక్షి యక్షి యక్షి చేతి సరః నః పావక పావక దీదివ దీదివో అగ్నే అగ్నే దేవాన్ దేవాగుం ఇహ ఇహా ఆవహ వహేదివ ఉపయజ్ఞం యజ్ఞగం హవిః హవిశ్చ చ నః నైతి నః అపామిదం ఇదం యజనం యజనగం సముద్రస్య యజనమితి నీ అయనం సముద్రస్య నివేశనం నివేశనమితి నీవేశనం అన్యంతే హే అస్మత్ అస్మత్తపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిత్యస్మాభ్యం శివో భవ భవేతి భవ నమస్తే హే హరసే హరసే శోచిషే శోచిషే నమ నమస్తే తే అస్తు అస్వర్చిషే అర్చిష ఇత్యర్చిషే అన్యంతే తే అస్మద్ అస్మత్తపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిత్యస్మాభ్యం శివో భవ భవేతి భవ వృషదేవట్ వృషదైతి నివసదే వడప్సుషదే అప్సుషదేవట్ అప్సుషదైత్యప్సూసదే వడ్వనసదే వనసదేవట్ వనసదైతి వనాసదే వడ్బహిషదే బర్హిషదేవట్ బర్హిషదైతి బర్హీషదే వట్సువర్విదే సువర్విదేవట్ సువర్విదైతి సువహావిదే వడితివట్ ఏ దేవాః దేవాదేవానాం దేవానాం యజ్ఞయాః యజ్ఞయాయజ్ఞయానాం యజ్ఞయానాగం సంవత్సరేణం సంవత్సరేణముప సంవత్సరేణమితి సంవత్సరేణం ఉపభాగం భాగమాసతే ఆసత ఇత్యాసతే అహుతాదో హవిషః అహుతాద ఇత్యహుతాదః హవిషో యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్ స్వయం స్వయం జుహుర్ధ్వం జుహుర్ధ్వం మధునః మధునో ఘృతస్య ఘృతస్యేతి ఘృతస్య ఏ దేవాః దేవాదేవేషు దేవేష్వధి అధిదేవత్వం దేవత్వమాయన్ దేవత్వమితి దేవాత్వం ఆయనియే ఏ బ్రహ్మణః బ్రహ్మణః పుర ఏతారః పుర ఏతారో అస్య పుర ఏతార ఇతి పురః ఏతారః అస్యేత్యస్య ఏభ్యో నర్తే ఋతే పవతే పవతే ధామ ధామ కిం కించన చనన నతే తే దివః దివో న పృథివ్యాః పృథివ్యాధి అధిస్మృషు స్మృష్విది స్మృషు ప్రాణదా అపానదాః ప్రాణదా ఇది ప్రాణాదాః అపానదాద్యానదాః అపానదా ఇత్యపానాదాః జ్ఞానదాశ్చక్షుర్దాః వ్యానదా ఇది వ్యానాదా చక్షుర్దా వర్చోదా చక్షుర్దా ఇది చక్షుహోదా వర్చోదా పరిబోదా వర్చోదా ఇది వర్చహాదా పరిబోదా ఇది పరివహాదా అన్యంతే తే అస్మత్ అస్మత్తపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివో భవ భవేతి భవ అగ్నిస్తిగ్మేన తిగ్మేణ శోచిషా శోచిషా యగుంసత్ యగుంసద్విశ్వం విశ్వన్ని యత్రిణం అత్రిణమిత్యత్రిణం అగ్నిర్న నోపగుంసతే వగుంసతే రయిం రయిమితి రయిం సైనా ఏనానీకేన అనీకేన సువిదత్ర సువిదత్రో అస్మే సువిదత్ర ఇది సువిదత్ర అస్మే యష్టా అస్మే ఇత్యస్మే యష్టా దేవాన్ దేవాగుం ఆయజిష్ఠ ఆయజిష్ఠ స్వస్తి ఆయజిష్ఠ ఇత్యాదిష్ట స్వస్తితి స్వస్తి అదబ్ధో గోపా గోపా ఉత గోపా ఇది గోపా ఉదన నః పరస్పా పరస్పా అగ్నే పరస్పా ఇది పరహాపా అగ్నే ద్యుమత్ ద్యుమదుత ద్యుమదిది ద్యుమత్ ఉత రేవత్ రేవద్దిదీ దిదీతి దిదీ యమా ఇమా విశ్వా విశ్వా భువనాని భువనాని జుహ్వద్ జుహ్వదృషి ఋషిర్హోతా హోతా నిషసాద నిషసాదా పిత నిషసాదేతి మే ససాద పితాన మహితిన స ఆశిషా ఆశిషా ద్రవిణం ఆశిషేత్యా ఆశిషా ద్రవిణమిచ్చమాన ఇచ్చమాన పరమచ్చద పరమచ్చదో వరే పరమచ్చద ఇది పరమచ్చద వర ఆవివేశ వివేశేతి వివేశ విశ్వకర్మా మనసా విశ్వకర్మేతి విశ్వకర్మ మనసాయత్ యద్విహాయా విహాయా ధాత విహాయా ఇది విహాయా ధాత విధాత విధాత పరమా విధాతేతి విధాత పరమోత ఉత సందృక్ సందృగితి సందృక్ తేషామిష్టాని ఇష్టాని సమ్ సమిషా ఇషా మదంతి మదంతి యత్ర యత్ర సప్త ఋషీన్ సప్త ఋషీన్ పర సప్త ఋషీనిది సప్త ఋషీన్ పర ఏకం ఏకమాహు ఆహురిత్యాహు యో నః నః పిత పిత జనిత జనితాయ యో విధాత విధాతాయ విధాతేతి విధాత యో నః నసత సతో అభి అభ్యా ఆసత్ సజ్జజాన జజానేతి జజాన యో దేవానాం దేవానాం నామధాః నామధా ఏకః నామధా ఇతి నామధాః ఏక ఏవ ఏవ తమ్ తమ్ సంప్రశ్నం సంప్రశ్నం భువన సంప్రశ్నమితి సంప్రశ్నం భువనాయంతి యంత్యన్యా అన్యేత్యన్యా త ఆ ఆయజంత అయజంత ద్రవిణం ద్రవిణగుంసం సమస్మై అస్మా ఋషయః ఋషయః పూర్వే పూర్వే జరితారః జరితారో న భూనా భూనేతి భూనా అసూర్తాసూర్త సూర్తా రజస రజసో విమానే విమానే విమాన ఇతి విమానే ఏ భూతాని భూతాని సమకృణ్వన్ సమకృణ్వన్ ఇమాని సమకృణ్వన్నితి సమకృణ్వన్ ఇమానీతిమాని నతమ్ తమ్ విదాథ విదాథయః య ఇదమ్ ఇదమ్ జజాన జజానాన్యత్ అన్యద్యుష్మాకం యుష్మాకమంతరం అంతరం భవాతి భవాతీతి భవాతి నీహారేణ ప్రావృతాః ప్రావృతా జల్ప్యా జల్ప్యా చ చాసుతృపః అసుతృప ఉక్తశాసః అసుతృప ఇత్యసుతృపః ఉక్తశాసశ్చరంతి ఉక్తశాస ఇత్యుక్తశాసః చరంతీతి చరంతి పరో దివా దివా పరః పర ఏనా ఏనా పృథివ్యా పృథివ్యా పరః పరో దేవేభిః దేవేభిరసురైః అసురైర్గుహా గుహాయత్ యదితి యత్ కగ్గస్విద్ స్విద్గర్భం గర్భం ప్రథమం ప్రథమం దధ్రే దధ్రాపః ఆపోయత్ర యత్ర దేవాః దేవాః సమగచ్చంత సమగచ్చంత విశ్వే సమగచ్చంతేతి సమగచ్చంత విశ్వ ఇది విశ్వే తమిద్ ఇద్గర్భం గర్భం ప్రథమం ప్రథమం దధ్రే దధ్రాపః ఆపోయత్ర యత్ర దేవాః దేవాః సమగచ్చంత సమగచ్చంత విశ్వే సమగచ్చంతేతి సమగచ్చంత విశ్వ ఇది విశ్వే అజస్య నాభూ నాభావధి అధ్యేకం ఏకమర్పితం అర్పితం యస్మిన్ యస్మిన్నిదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనమధి అధిశ్రితం శ్రుతమితి శ్రుతం విశ్వకర్మా హి విశ్వకర్మేతి విశ్వాకర్మా యజనిష్ట అజనిష్ట దేవః దేవాత్ ఆదిత్ ఇద్గంధర్వః గంధర్వో అభవత్ అభవద్వితీయః ద్వితీయ ఇది ద్వితీయః తృతీయః పిత పిత జనిత జనితౌషధీనాం ఔషధీనామపా అపాంగర్భం గర్భం వి వ్యదధాత్ అదధాత్ పురుత్రా పురుత్రేతి పురోత్రా చక్షుషః పిత పితా మనసా మనసా హి ధీర ధీరో ఘృతం ఘృతమేనే ఏనే అజనత్ ఏనే ఇత్యేనే అజనం నన్నమానే నన్నమానే ఇది నన్నమానే యదేత్ ఇదంతా ఆహ అంతా అదదృగృంహంత అదదృగృంహంత పూర్వే పూర్వాత్ ఆదిత్ ఇద్యావా పృథివీ యావా పృథివీ అప్రథేతాం యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అప్రథేతామిత్యప్రథేతాం విశ్వతశ్చక్షుర్ద విశ్వతశ్చక్షుర్ది విశ్వతః చక్షుః ఉత విశ్వతోముఖః విశ్వతోముఖో విశ్వతో హస్తః విశ్వతోముఖ ఇది విశ్వతః ముఖః విశ్వతో హస్త ఉత విశ్వతో హస్త ఇది విశ్వతః హస్తః ఉత విశ్వతస్వాద్ విశ్వతస్వాదితి విశ్వతః పాద్ సంబాహుభ్యాం బాహుభ్యాం నమతి బాహుభ్యామితి బాహోభ్యాం నమతి సం సంపతత్రైః పతత్రైర్ద్యావా పృథివీ యావా పృథివీ జనయన్ యావా పృథివీ ఇది ద్యావా పృథివీ జనయన్ దేవః దేవేక ఏకైత్యేక దిగ్స్విత్ స్విదాసీత్ ఆసీదధిష్టానం అధిష్టానమారంభణం అధిష్టానమిత్యధిష్టానం ఆరంభణం కథమత్ ఆరంభణమిత్యారంభణం కథమత్సిత్ స్యత్కిం కిమాసీత్ ఆసీదిత్యాసీత్ యదీ భూమిం భూమిం జనయన్ జనయన్ విశ్వకర్మా విశ్వకర్మాది విశ్వకర్మేతి విశ్వాకర్మా విద్యాం ద్యామౌర్ణోత్ కౌర్ణోహం మహినా మహినా విశ్వచక్షాః విశ్వచక్షాది విశ్వాచక్షాః కిగ్గస్యత్ శ్రిద్వనం వనంక ఉసః స వృక్షః వృక్షాసీత్ ఆసీద్యతః యతో ద్యావా పృథివీ యావా పృథివీ నిష్టదక్షుః యావా పృథివీ ఇది ద్యావా పృథివీ నిష్టదక్షురితి నిహితదక్షుః మనీషిణో మనసా మనసా పృచ్ఛత పృచ్ఛతేత్ ఇదు ఉతత్ తద్యత్ యదధ్యతిష్టత్ అధ్యతిష్టత్ భువనాని అధ్యతిష్టదిత్యధి అతిష్టత్ భువనాని ధారయన్ ధారయన్నితి ధారయన్ యాతే తే ధామాని ధామాని పరమాణి పరమాణి యా వమా అవమాయా యా మధ్యమా మధ్యమా విశ్వకర్మన్ విశ్వకర్మన్నుత విశ్వకర్మన్నితి విశ్వాకర్మన్ ఉదేమా ఇమేతీమా శిక్షా సఖిభ్య సఖిభ్యో హవిషి సఖిభ్య ఇది సఖీభ్య హవిషి స్వధావ స్వధావ స్వయం స్వధావ ఇది స్వధావ స్వయం యజస్వ యజస్వ తనువం తనువం జుషాణ జుషాణ ఇది జుషాణ వాచస్పతి పతి విశ్వకర్మాణం విశ్వకర్మాణమూతయే విశ్వకర్మాణమితి విశ్వాకర్మాణం ఊతయే మనోజుజం మనోజుజం వాజే మనోజుజమితి మనహాజుజం వాజే అద్య అద్యాహువేమ హువేమేతి హువేమ సనః నో నేతిష్ఠా నేతిష్ఠా హవనాని హవనాని జోషతే జోషతే విశ్వశంభూః విశ్వశంభూరవసే విశ్వశంభూరి విశ్వాశంభూః అవసే సాధుకర్మా సాధుకర్మేతి సాధుకర్మా విశ్వకర్మన్ హవిషాః విశ్వకర్మన్నితి విశ్వాకర్మన్ హవిషా వావృధానః వావృధానః స్వయం స్వయం యజస్వ యజస్వ తనువం తనువం జుషాణః జుషాణ ఇది జుషాణః ముహ్యం త్వన్యే అన్యే అభితః అభితః సపత్నాః సపత్నా ఇహ ఇహాస్మాకం అస్మాకం మఘవా మఘవా సూరిః మఘవేతి మఘావా సూరిరస్తు అస్త్విత్యస్తు విశ్వకర్మన్ హవిషాః విశ్వకర్మన్నితి విశ్వాకర్మన్ హవిషా వర్ధనేన వర్ధనేన త్రాతారం త్రాతారమింద్రం ఇంద్రమకృణోః అకృణోరవర్ధ్యం అవర్ధ్యమిత్యవర్ధ్యం తస్మై విషః విషస్సం సమనమంత అనమంత పూర్వీః పూర్వీరయం యజముగ్రహ ఉగ్రో విహవ్యః విహవ్యో యథా విహవ్య ఇది విహవ్యః యథా సత్ అసదిత్యసత్ సముద్రాయ వయునాయ వయునాయ సింధూనాం సింధూనాం పతయే పతయే నమః నమ ఇది నమః నదీనాగుం సర్వాసాం సర్వాసాం విత్రే విత్రే జుహుత జుహుతా విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాహ విశ్వకర్మణ ఇది విశ్వాకర్మణే విశ్వాహ అహామర్త్యం అమర్త్యగం హవిః హవిరితి హవిః ఉదేనం ఏనముత్తరాం ఉత్తరాన్నయ ఉత్తరామిత్యుదోత్తరాం నజాగ్నే అగ్నే ఘృతేన ఘృతేనాహుత ఆహుతేత్యా ఆహుత రాజస్కోషేణ కోషేణ సం సగంసృజ సృజ ప్రజయా ప్రజయా చ ప్రజయేతి ప్రాజయా చ ధనేన ధనేన చేతి చ ఇంద్రేమం ఇమం ప్రతరాం ప్రతరాం గృధి ప్రతరామిది ప్రాతరాం గృధి సజాతానాం సజాతానామసత్ సజాతానామితి సా జాతానాం అసద్వశీ వశీతి వశీ సమేనం ఏనం వర్చసా వర్చసా సజ సజ దేవేభ్యః దేవేభ్యో భాగధాః భాగధా అసత్ భాగధా ఇది భాగాధాః అసదిత్యసత్ యస్య కుర్మః కుర్మో హవిః హవిర్గృహే గృహేతం తమగ్నే అగ్నే వర్ధయ వర్ధయా త్వం త్వమితి త్వం యస్మై దేవాః దేవా అధి అధిభ్రవన్ ప్రవన్నయమ్ అయమ్ చ బ్రహ్మణః బ్రహ్మణస్పతిః పతిరితి పతిః ఉదు ఉత్వా విశ్వే విశ్వే దేవాః దేవా అగ్నే అగ్నే భరంతు భరంతు చిత్తిభిః చిత్తిభిరితి చిత్తిభిః సనః నో భవ భవ శివతమః శివతమః సుప్రతీకః శివతమ ఇతి శివతమః సుప్రతీకో విభావసు సుప్రతీక ఇతి సుప్రతీకః విభావసురితి విభావసు పంచదిశః విశో దైవీః దైవీర్యజ్ఞం యజ్ఞమవంతు అవంతు దేవీః దేవీరప అపామతిమ్ అమతిమ్ దుర్మతిమ్ దుర్మతిమ్ బాధమానాః దుర్మతిమితి దుర్మతిమ్ బాధమానా ఇతి బాధమానాః రాజస్పోషే పోషే యజ్ఞపతిమ్ యజ్ఞపతిమాభజంతీః యజ్ఞపతిమితి యజ్ఞాపతిమ్ ఆభజంతీరిత్యాహ భజంతీః రాజస్పోషే పోషే అధి అధి యజ్ఞః యజ్ఞో అస్థాత్ అస్థాత్ సమిద్ధే సమిద్ధే అగ్నౌ సమిద్ధాయుధే అర్ధావధి అధి మామహానః మామహాన ఇతి మామహానః ఉక్తపత్రీడ్యః ఉక్తపత్రైత్యుక్తామద్రః ఈడ్యో గృభీతః గృభీతస్తప్తం తప్తం ఘర్మం ఘర్మం పరిగృహ్య పరిగృహ్యాయజంత పరిగృహ్యేతి పరిగృహ్య అయజంతేత్యయజంత ఊర్జాయత్ యద్యజ్ఞం యజ్ఞమశమంత అశమంత దేవాః దేవాదైవ్యాయ దైవ్యాయ ధర్త్రే ధర్త్రే జోష్ట్రే జోష్ట్రైతి జోష్ట్రే దేవశ్రీ శ్రీమణాః దేవశ్రీరితి దేవాశ్రీః శ్రీమణాః శతపజాః శ్రీమణా ఇతి శ్రీమణాః శతపజాః పరిగృహ్య శతపజా ఇతి శతపజాః పరిగృహ్య దేవాః పరిగృహ్యేతి పరిగృహ్య దేవాయజ్ఞం యజ్ఞమాయన్ ఆజన్నిత్యాయన్ సూర్యరశ్మిర్హరికేశ సూర్యరశ్మిరితి సూర్యారశ్మిః హరికేశ పురస్తాత్ హరికేశ ఇతి హరికేశ పురస్తాత్ సవితా సవితా జ్యోతిః జ్యోతిరుత్ ఉదయాన్ అజాగుమ్ అజస్రం అజస్రమిత్యజస్రం తస్య పూషా పూషా ప్రసవం ప్రసవం యాతి ప్రసవమిది ప్రాసవం యాతి దేవః దేవః సంపశ్యన్ సంపశ్యన్ విశ్వాః సంపశ్యన్నితి సంపశ్యన్ విశ్వా భువనాని భువనాని గోపాః గోపా ఇతి గోపాః దేవాదేవేభ్యః దేవేభ్యో అధ్వర్యంతః అధ్వర్యంతో అస్థో అస్థుర్వీతం వీతగం శమిత్రే శమిత్రే శమితా శమితా యజధ్యై యజధ్యా ఇతి యజధ్యై తురీయో యజ్ఞః యజ్ఞో యత్ర యత్ర హవ్యం హవ్యమేతి ఏతి తతః తతః పావకాః పావకా ఆశిషః ఆశిషో నః ఆశిష ఇత్యాశిషః నో దిశంతాం దిశంతామితి దిశంతాం విమాన ఏషః విమాన ఇతి వీమానః ఏష దివః దివో మధ్యే మధ్య ఆస్తే ఆస్తామప్రివాన్ ఆపప్రివాన్ రోదసీ ఆపప్రివానిత్యాపప్రివాన్ రోదసీ అంతరిక్షం రోదసీ ఇతి రోదసీ అంతరిక్షమిత్యంతరిక్షం స విశ్వాచీః విశ్వాచీరభి అభిచష్టే చష్టే ఘృతాచీః ఘృతాచీరంతరా అంతరా పూర్వం పూర్వమపరం అపరం చేతుం కేతుమితి కేతుం ముక్షా సముద్ర సముద్రో అరుణః అరుణః సువర్ణః సువర్ణః పూర్వస్య సువర్ణ ఇతి సువర్ణః పూర్వస్య యోనిమ్ యోనిమ్ పితుః పితురా ఆవివేశ వివేశేతి వివేశ మధ్యే దివః దివో నిహితః నిహితః పృష్ణిః నిహిత ఇతి నిహితః పృష్ణిరశ్మా అశ్మావి విచక్రమే చక్రమే రజసః రజసః పాతి పాత్యంతౌ అంతావిత్యంతౌ ఇంద్రం విశ్వాః విశ్వా అవీవృధన్ అవీవృధన్ సముద్రవ్యజసం సముద్రవ్యజసం గిరః సముద్రవ్యజసమితి సముద్రావ్యజసం గిర ఇతి గిరః రథీతమగం రథీనాం రథీతమమితి రథీతమ్ రథీనాం వాజానాం వాజానాగుం సత్పతిం సత్పతిం పతిం సత్పతిమితి సత్ పతిం పతిమితి పతిం సుమ్నహోర్యజ్ఞః సుమ్నహోరితి సుమ్నాహోః యజ్ఞో దేవాన్ దేవాగుం ఆచ భక్షత్ భక్షద్యక్షత్ యక్షదగ్నిః అగ్నిర్దేవః దేవో దేవాన్ దేవాగుం ఆచ భక్షత్ భక్షదితి వక్షత్ రాజస్య మా ప్రసవేన ప్రసవేనోద్గ్రాభేణ ప్రసవేనేతి ప్రాసవేన ఉద్గ్రాభేణోర్ ఉద్గ్రాభేణేత్యుద్గ్రాభేణ ఉదగ్రభీద్ అగ్రభీదిత్యగ్రభీద్ అథా సపద్నాన్ సపద్నాగుమ్ ఇంద్రః ఇంద్రో మే నిగ్రాభేణ నిగ్రాభేణాధరాన్ నిగ్రాభేణేతి నిగ్రాభేణ అధరాగుమ్ అకః అకరిత్యకః ఉద్గ్రాభం చ ఉద్గ్రాభమిత్యుద్గ్రాభం చ నిగ్రాభం నిగ్రాభం చ నిగ్రాభమితి నిగ్రాభం చ బ్రహ్మ బ్రహ్మదేవాః దేవా అవీవృధన్ అవీవృధన్నిత్యవీవృధన్ అథా సపద్నాన్ సపద్నానింద్రాగ్నీ ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీ ఇతి ఇంద్ర అగ్నీ మే విశూచీనాన్ విశూచీనాన్ అస్యతామిత్యస్యతాం ఆశుశిశాన శిశానో వృషభ వృషభో నుధ్మ యుద్ధో ఘనాఘన ఘనాఘన క్షోభణ క్షోభణశ్చర్షణీనామితి చర్షణీనా సంక్రందనో నిమిష సంక్రందన ఇది సాంక్రందన అనిమిష ఏకవీర అనిమిషమిష ఏకవీర శతం ఏకవీరేకవీర శతకం సేనా సేనా అజయత్ అజయత్ సాకం సాకమింద్ర ఇంద్ర ఇంద్ర సంక్రందనేనామిషేణ సంక్రందనేది సంక్రందన అనిమిషేణ జిష్ణునా అనిమిషేణేత్యనిమిషేణ జిష్ణునా యుత్కారేణ యుత్కారేణ దుశ్చవనేన యుత్కారేణేతి యుత్కారేణ దుశ్చవనేన దుష్టునా దుశ్చవనేనేతి దుహోచ్యవనేన దుష్టునేతి దుష్టునా తదింద్రేణ ఇంద్రేణ జయత జయత తత్ తత్సహధ్వం సహధ్వం యుధ యుధో నర నర ఇషుహస్తేన ఇషుహస్తేన కృష్ణా ఇషుహస్తేనేతిషుహస్తేన కృష్ణేతి కృష్ణా స ఇషుహస్తై ఇషుహస్తైస్సహ ఇషుహస్తైరితిషుహస్తై స నిషంగిభిః నిషంగిభిర్వశీ నిషంగిభిరితి నిషంగీభిః వశీ సర్గస్రష్టా సర్గస్రష్టా సహ సర్గస్రష్టేతి సం స్రష్టా స యుధః యుధ ఇంద్ర ఇంద్రో గణేన గణేనేతి గణేన సగం సృష్టజిత్ సోమపాః సగం సృష్టజిది సగం సృష్టాజిత్ సోమపా బాహుషద్ధి సోమపా ఇది సోమపాః బాహుషద్ధ్యో ఊర్ధ్వం వా బాహుషద్ధీతి బాహుషద్ధి ఊర్ధ్వం వా ప్రతిహితాభి ఊర్ధ్వధన్వేత్యూర్ధ్వధం వా ప్రతిహితాభిరస్తా ప్రతిహితాభిరితి ప్రతిహితాభి అస్తేత్యస్తా బృహస్పతే పరి పరిదీయ దీయారథేన రథేన రక్షోహ రక్షోహామిత్రాన్ రక్షోహేతి రక్షః అమిత్రాగుం అపబాధమాన అపబాధమాన ఇత్యపబాధమాన ప్రభంజన్ సేనాః ప్రభంజన్నితి ప్రాభంజన్ సేనాః ప్రమృణః ప్రమృణో యుధ ప్రమృణ ఇది ప్రామృణః యుధాజయన్ జయన్నస్మాగం అస్మాకమేధి ఏధ్యవిత అవితారథానాం రథానామితి రథానాం గోత్రభిదం గోవిదం గోత్రభిదమితి గోత్రాభిదం గోవిదం వజ్రబాహుం గోవిదమితి గోవిదం వజ్రబాహుం జయంతం వజ్రబాహుమితి వజ్రబాహుం జయంతమజ్మ అజ్మ ప్రమృణంతం ప్రమృణంతమోజస ప్రమృణంతమితి ప్రామృణంతం ఓజసేత్యోజస ఇమగం సజాతాః సజాతాను సజాతాది సా జాతాః అనువీరయధ్వం వీరయధ్వమింద్రం ఇంద్రగం సఖాయః సఖాయోను అనుసం సగుంరభధ్వం రభధ్వమితి రభధ్వం బలవిజ్ఞాయ స్థవిరః బలవిజ్ఞాయ ఇది బల విజ్ఞాయః స్థవిరః ప్రవీరః ప్రవీరః సహస్వాన్ ప్రవీర ఇది ప్రావీరః సహస్వాన్ వాజీ వాజీ సహమానః సహమాన ఉగ్రః ఉగ్ర ఇత్యుగ్రః అభివీరో అభిసత్వా అభివీర ఇత్యభివీరః అభిసత్వా సహోజాః అభిసత్వేత్యభిసత్వా సహోజా జైత్రం సహోజా ఇది సహజాః జైత్రమింద్ర ఇంద్రరథం రథమా ఆతిష్ఠ తిష్ట గోవిత్ గోవిరిది గోవిత్ అభిగోత్రాణి గోత్రాణి సహసా సహసా గాహమానః గాహమానో దాయః అదాయో వీరః వీరః శతమన్యుః శరమన్యురింద్రః శతమన్యురితి శతమన్యుః ఇంద్ర ఇతీంద్రః దుశ్చవనః ప్రతనాషాడ్ దుశ్చవన ఇది దుహోచ్యవనః ప్రతనాషాడ్ అయుధ్యః అయుధ్యోస్మాకం అస్మాకం సేనాః సేనా అవతు అవతు ప్రయుత్సు యుత్స్వితీయుసు ఇంద్ర ఆసాం ఆసాం నేత నేత బృహస్పతి బృహస్పతిర్దక్షిణ దక్షిణా యజ్ఞ యజ్ఞ పుర పుర ఏతు ఏతు సోమ సోమ ఇది సోమ దేవసేనామభిభంజతీనా దేవసేనామితి దేవాసేనా అభిభంజతీనాం జయంతీనాం అభిభంజతీనామిభంజతీనాం జయంతీనాం మరుద మరుతోయంతో యంత్వగ్రే అగ్రైత్యగ్రే ఇంద్రస్య వృష్ణ వృష్ణో వరుణస్య వరుణస్య రాజ్ఞ రాజ్ఞ ఆదిత్యానాం ఆదిత్యానాం మరుతాం మరుతాగుం శర్ధ శర్ధ ఉగ్రం ఉగ్రమిత్యుగ్రం మహామనసాం భువనచ్యవానాం మహామనసామితి మహామనసాం భువనచ్యవానాం ఘోష భువనచ్యవానామితి భువనాచ్యవానాం ఘోషో దేవానాం దేవానాం జయతాం జయతాముత్ ఉదస్థాత్ అస్థాదిత్యస్థాత్ అస్మాకమింద్ర ఇంద్రస్ సమృతేషు సమృతేషు ధ్వజేషు సమృతేష్విది సంవృతేషు ధ్వజేష్వస్మాకం అస్మాకం యా ఇషవ ఇషవస్తాః తాజయంతు జయంతి జయంతు అస్మాకం వీరాః వీరా ఉత్తరే ఉత్తరే భవంతు ఉత్తర ఇత్యుదోదరే భవంతస్మాన్ అస్మాను ఉదేవాః ఏవావత అవతా హవేషు హవేష్విది హవేషు ఉద్ధర్షయ అర్షయ మఘవన్ మఘవన్నాయుధాని మఘవన్నితి మఘావన్ ఆయుధాన్విత్ ఉత్సత్వనా సత్వకానామకానామకానా మహాగుంసి మహాగుంసీతి మహాగుంసి ఉద్వృత్రహన్ వృత్రహన్ వాజినా వృత్రహన్ని వృత్రహన్ వాజినాం వాజినాని వాజినాన్యుత్ ఉద్రథానాం రథానాం జయతా జయతామేతు ఏతు ఘోష ఘోష ఇది ఘోష ఉపప్ర ప్రేత ఇత జయత జయతానర నరస్థిరా స్థిరావ పశ్సంతు సంతు బాహవ బాహవ ఇది బాహవ ఇంద్రోవ వశర్మ శర్మ యచ్చదు యచ్చత్తు నాధృష్యా అనాధృష్యా యథా అనాధృష్యా ఇత్యనాధృష్యా యథా సథ అసథేత్యసథ అవసృష్టా పరా అవసృష్టేత్యవా సృష్టా పరాపద పద శరవ్యే శరవ్యే బ్రహ్మ సగంషిత బ్రహ్మ సగంషితే బ్రహ్మ సగంషిత గచ్చామిత్రాన్ అమిత్రాన్ ప్ర విష విషమా మైషాం ఏషాంకం కంచన శనోత్ ఉచ్ఛిష శిష ఇది శిష వర్మాణి తే వర్మభిశ్చాదయామి వర్మభిర్దివర్మాభి ఛాదయామి సోమ సోమస్త్వా రాజా రాజామృతేన అమృతేనాభి అభివస్తాం వస్తామితి వస్తాం పురోర్వలీయ వరీయో వరివ వరివస్తే హే అస్తు అస్తు జయంతం జయంతం త్వాం త్వామను అనుమదంతు మదంతు దేవా దేవా ఇది దేవాత్ర బాణా బాణా సంపతంతి సంపతంతి కుమారా సంపతంతీతి సంపతంతి కుమారా విశిఖా విశిఖా ఇవ విశిఖా ఇది విశిఖా ఇవేతీవ ఇంద్రో నస్త్ర తత్ర వృత్ర వృత్ర విశ్వా వృత్రహేతి వృత్ర విశ్వా శర్మ విశ్వాహేతి విశ్వా శర్మ యచ్చదు యచ్చత్తి యచ్చదు ప్రాజీవను అను ప్రతిశం ప్రతిశం ప్ర ప్రతిశమితి ప్రాదిశం ప్రేహి ఇహి విద్వాన్ విద్వానన్నే అగ్నేరగ్నే అగ్నే పురో అగ్ని పురో అగ్నిర్భవ పురో అగ్నిరితి పుర అగ్ని భవేహ ఇహేతీహ విశ్వా ఆశా ఆహ ఆశాదీద్యాన దీద్యానో వి విభాహి బాహ్యూర్జం ఊర్జన్న నో ధేహి ధేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్వీపదే చతుష్పద ఇది చతుర్పదే క్రమద్ధమగ్నినా అగ్నినానాకం నాకముఖ్యం ముఖ్యకం హస్తేషు హస్తేషు బిభ్రత బిభ్రత ఇది బిభ్రత ఇవ పృష్టం పృష్టకం సువః సువర్గత్వా గత్వా మిశ్రాః మిశ్రా దేవేభిః దేవేభిరాధ్వం ఆధ్వమిత్యాధ్వం పృథివ్యా అహం అహముద్ ఉదంతరిక్షం అంతరిక్షమా ఆరుహం అరుహమంతరిక్షాద్ అంతరిక్షాద్దివం దివమా ఆరుహం అరుహమిత్యరుహం దివో నాగస్య నాగస్య పృష్టాద్ పృష్టాత్ సువః సువర్జ్యోతిః జ్యోతిరగాం రగామహం అహమిత్యహం సువర్యంతః యంతో నాప అపేక్షందే ఈక్షంత ఆద్యాం ద్యాగుం రోహంతి రోహంతి రోదసీ రోదసీ ఇది రోదసీ యజ్ఞం ఏ విశ్వతోధారం విశ్వతోధారకం సువిద్వాగుంస విశ్వతోధారమితి విశ్వతారం సువిద్వాగుంసో వితేనిరే సువిద్వాగుంస ఇది సో విద్వాగుంస వితేనిరైతి వీతేనిరే అగ్నే ప్ర ప్రేహి ఇహి ప్రథమ ప్రథమో దేవయతాం దేవయతాం చక్షుః దేవయతామితి దేవాయతాం చక్షుర్దేవానాం దేవానాముత ఉదమర్త్యానాం మర్త్యానామితి మర్త్యానాం వియక్షమాణా భృగుభిః భృగుభిః సజోషా ఆహ భృగుభిరితి భృగుభిః సజోషా సువః సజోషా ఇది సజోషా ఆహ సువర్యంతు ఎంతు యజమానా యజమానా స్వస్తి స్వస్తీతి స్వస్తి నక్తోషా సా సమనసా సమనసా విరూపే సమనసేతి సా మనసా విరూపే ధాపయేతే విరూపే ఇది వీరూపే ధాపయేతే శిశుం ధాపయేతే ఇది ధాపయేతే శిశుమేకం ఏకకం సమీచీ సమీచీ ఇది సమీచీ జావా క్షామ క్షామా రుక్మ రుక్మో అంతః అంతర్వి విభాతి భాతి దేవా దేవా అగ్నిం అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ఇది ద్రవిణహాదా అగ్నే సహస్రాక్ష సహస్రాక్ష శతమూర్ధన్ సహస్రాక్షేది సహస్రాక్ష శతమూర్ధన్ శతం శతమూర్ధన్ ఇది శతమూర్ధన్ శతం తే ప్రాణా ప్రాణా సహస్రం ప్రాణా ఇది ప్రాణా సహస్రమపానా అపానా ఇత్యపానా త్వం సహస్రస్య సహస్రస్య రాజ రాజ ఈశిషే ఈశిషే తస్మై తస్మై తే విధేమ విధేమ వాజాయ వాజాయ స్వాహా స్వాహేది స్వాహా సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ పృథివ్యాం పృథివ్యాకం సీద సీద పృష్ఠే పృష్ఠే పృథివ్యా పృథివ్యా సీద సీద భాసా భాసాంతరిక్షం అంతరిక్షమా ఆపణ ప్రణజ్యోతిష జ్యోతిషాదివం దివముత్ ఉత్తభాన స్తభాన తేజస తేజసాదిష దిషముత్ ఉద్దృగంభ దృగంభేతి దృగంభ ఆజుహ్వాన సుప్రతీక ఆజుహ్వాన ఇత్యాహాజుహ్వాన సుప్రతీక పురస్తాత్ సుప్రతీక ఇది సుప్రతీక పురస్తాదగ్నే అగ్నే స్వాన్ స్వాయోని యోనిమా ఆసీద సీద సాధ్యా సాధ్యేతి సాధ్యా అస్మిన్సధస్థే సధస్థే అధి సధస్థ ఇది సధాస్థే అధ్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్నిత్యుదరస్మిన్ విశ్వే దేవా దేవా యజమాన యజమానశ్చ సీదత సీదతేతి సీదత ప్రేద్ధో అగ్నే ప్రేద్ధ ఇది ప్రాయుద్ధ అగ్నే వీరి వీరి పుర పురోన నోజస్రయా యజస్రయా సూర్మ్యా సూర్మ్యా యవిష్ఠ యవిష్ఠేతి యవిష్ఠ త్వాగం శశ్వంత శశ్వంత ఉప ఉపయంతి ఇంది వాజాహ వాజా ఇది వాజాహ విధేమతే ఏ పరమే పరమే జన్మన్ జన్మన్నగ్నే అగ్నే విధేమ విధేమ స్తోమైః స్తోమైరవరే అవరే సధస్థే సధస్థ ఇది సధాస్థే యస్మాద్యోనే యోనే రుదారిథ ఉదారిథాయజే ఉదారిథేత్యుత ఆరిథ యజేతం తం ప్రత్వే త్వే హవీగుంషి త్వేదిత్వే హవీగుంషి జుహురే జుహురే సమిద్ధే సమిద్ధ ఇది సంనిద్ధే తాగుం సవిజుః సవిజుర్వరేణ్యస్య వరేణ్యస్య చిత్రాం చిత్రామా ఆహం అహం వృణే వృణే సుమతిం సుమతిం విశ్వజన్యాం సుమతిమిది సుమతిం విశ్వజన్యామిది విశ్వజన్యాం యామస్య అస్య కణ్వః అణ్వో అదుహత్ అదుహత్ ప్రవీణాం ప్రవీణాగుం సహస్రధారాం ప్రవీణామిది ప్రావీణాం సహస్రధారాం వయసా సహస్రధారామిది సహస్రధారాం వయసా మహీం మహీంగాం గామిది గాం సప్తతే తే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధ ఇది సంనిధ సప్త జిహ్వా జిహ్వా సప్త సప్త ఋషయ ఋషయ సప్త సప్తధామ ధామ ప్రియాణి ప్రియాణేది ప్రియాణి సప్తహోత్రా హోత్రా సప్తధా సప్తధాత్వా సప్తధేతి సప్తాధా త్వాయజంతి యజంతి సప్త సప్తయోనీః యోనీరా ఆపణస్వ ప్రణస్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన ఏదం చాన్యాదృంగ్ అన్యాదృంగ్ చైతాదృంగ్ ఏతాదృంగ్ చ ప్రతిదృంగ్ ప్రతిదృంగ్ ప్రతిదృంగిది ప్రతిదృంగ్ చ మిత మితశ్చ చ సంవిత సంవిత్చ సంవిత ఇది సంవిత చ సభరా సభరా ఇది సాభరా శుక్రజ్యోతిశ్చ శుక్రజ్యోతిరిది శుక్రజ్యోతి చిత్రజ్యోతి చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిరిది చిత్రజ్యోతి చ సత్యజ్యోతి సత్యజ్యోతిశ్చ సత్యజ్యోతిరిది సత్యజ్యోతి చ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాగిష్ట చ సత్య సత్యశ్చ చ రతపాశ్చ రతపాయిత్రితాపా చాత్యగుంహా అత్యగుంహా ఇత్యగుంహా ఋతజిచ్చ ఋతజిత్రిజిత్ సత్యజిత్ సత్యజిత్ సత్యజిత్ సేనజిత్ సేనజిచ్చ సేనజిదితి సేనాజిత్ సుషేణ సుషేణశ్చ సుషేణ ఇది సుసేన చాంత్యమిత్ర అంత్యమిత్రశ్చ అంత్యమిత్ర ఇత్యంతి అమిత్ర చ దూరే అమిత్ర దూరే అమిత్రశ్చ దూరే అమిత్ర ఇది దూరే అమిత్ర చ గణ గణ ఇది గణ ఋతశ్చ చ సత్య సత్యశ్చ చ ధ్రువ ధ్రువశ్చ చ ధరుణ ధరుణశ్చ చ ధర్త ధర్త చర్త విధర్త విధర్తేతి విధర్త చ విధారయ విధారయ ఇది విధారయ ఈదృక్షాస ఏతాదృక్షాస ఏతాదృక్షాస ఊషుణ సున సదృక్షాస సదృక్షాస ప్రతి సదృక్షాస ప్రతి సదృక్షాస ఆ ప్రతి సదృక్షాస ఇది ప్రతి సదృక్షాస ఏతన ఇతనేతీతన నితాసశ్చ చ సంవితాస సంవితాసశ్చ సంవితాస ఇది సంవితాస ఊతయే ఊతయే సభరస సభరసో మరుత సభరస ఇది సాభరస మరుతో యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నింద్రం ఇంద్రం దైవీ దైవీర్విష విషో మరుత మరుతోనువర్త్మాన అనువర్త్మానో యథా అనువర్త్మాన ఇత్యనో వర్త్మాన యథేంద్రం ఇంద్రం దైవీ దైవీర్విష విషో మరుత మరుతోనువర్త్మాన అనువర్త్మాన ఏవం అనువర్త్మాన ఇత్యనో వర్త్మాన ఏమిమం ఇమం యజమానం యజమానం దైవీ దైవీశ్చ చ విష విషో మానుషీ మానుషీశ్చ చానువర్త్మాన అనువర్త్మానో భవంతు అనువర్త్మాన ఇత్యనో వర్త్మాన భవంతిది భవంతు జీమూతస్యేవ ఇవ భవతి ప్రతీకం ప్రతీకం యత్ యద్వర్మీ వర్మీ యాతి యాతి సమదాం సమదాముపస్థే సమదామితి సామదాం ఉపస్థయిత్యుపాస్థే అనావిద్ధయా తనువా అనావిద్ధయేత్యనా విద్ధగా తనువాజయ జయత్వం త్వగుంస సత్వా త్వామర్మణ వర్మణో మహిమా మహిమా వివర్తు వివర్తుతి వివర్తు ధన్వనాగా యా ధన్వనా ధన్వనాజిం నాజిం జయేమ జయేమ ధన్వనా ధన్వనా తీవ్రా తీవ్రా సమద సమదో జయేమ సమద ఇది సామద జయేమేతి జయేమ ధనుశత్రో శత్రోరపకామం అపకామం కృణోతి అపకామమిత్యపకామం కృణోతి ధన్వనా ధన్వనా సర్వా సర్వా ప్రదిశ ప్రదిశో జయేమ ప్రదిశ ఇది ప్రాదిశ జయేమేతి జయేమ రక్షంతీవ ఇవేత్ ఇదా ఆగనీదంతి గనీదంతి కర్ణం కర్ణం ప్రియం ప్రియగం సఖాయం సఖాయం పరిషస్వజానా పరిషస్వజానేతి పరి సస్వజానా యోషేవ ఇవ శింక్తే శింక్తే వితత వితతాధి వితతేతి వీతత అధిధన్వన్ ధన్వం జా ఇయమ్ ఇయగం సమనే సమనే పారయంతి పారయంతీతి పారయంతి తే ఆచరంతి తే ఇది తే ఆచరంతి సమనా ఆచరంతి ఇత్యాచరంతి సమనేవ ఇవ యోషా యోషా మాత మాతేవ ఇవ పుత్రం పుత్రం విభృతాం విభృతముపస్థే ఉపస్థైత్యుపాస్థే అపశత్రూన్ శత్రూన్ విధ్యతాం విధ్యతాం సంవిధానే సంవిధానే ఆర్త్మీ సంవిధానే ఇది సంవిధానే ఆర్త్మీ ఇమే ఆర్త్మీ ఇత్యార్త్మీ ఇమే విస్ఫురంతీ ఇమే ఇమే విస్ఫురంతి అమిత్రాన్ విస్ఫురంతి ఇది విస్ఫురంతి అమిత్రానిత్యమిత్రాన్ బహ్వీనాం పితా పితా బహు బహురస్య అస్య పుత్ర పుత్రశ్చిష్టా కృణోతి కృణోతి సమనా సమనావగత్య అవగత్యేత్యవాగత్య ఇషుధి సంకాహ ఇషుధిరితి షుధి సంకా స్పృతనా స్పృతనాశ్చ సర్వాహ సర్వాహ పృష్ఠే పృష్ఠే నినద్ధ నినద్ధో జయతి నినద్ధ ఇది నీనద్ధ జయతి ప్రసూత ప్రసూత ఇది ప్రాసూత రథే తిష్టన్ తిష్టన్నయతి నేతి వాజిన వాజిన పుర పురోయత్ర ఎత్ర కామయతే ఎత్రేత్ర కామయతే సుషారథి సుషారథిరితి సుసారథి అభీషూనాం మహిమానం మహిమానం వనాయత వనాయత మన మనఃపశ్చాత్ పశ్చాదను అనుయచ్చంతి యచ్చంతి రశ్మయ రశ్మయ ఇది రశ్మయ తీవ్రాన్ ఘోషాన్ ఘోషాన్ కృణ్వతే కృణ్వతే వృషపాణయ వృషపాణయోశ్వాహ వృషపాణయ ఇది వృషపాణయ అశ్వారథేభి రథేభిః సహ సహ వాజయంతః వాజయంత ఇది వాజయంత అవక్రామంతః ప్రపదైః అవక్రామంత ఇత్యవక్రామంతః ప్రపదైరమిత్రాన్ ప్రపదైరిత్రాపదైః మిత్రాన్ క్షిణంతి క్షిణంతి శత్రూన్ శత్రూపమ్రణపవ్యయంతః అనపవ్యయంత ఇత్యనపావ్యయంతః రథవాహనగం హవిః రథవాహనమిజ రథావాహనం హవిరస్య అస్య నామ నామ యత్ర యత్రాయుధం ఆయుధం నిహితం నిహితమస్య నిహితమిది నిహితం అస్య వర్మ వర్మేది వర్మ తత్రారథం రథముప ఉపషగ్మం షగ్మగం సదేమ సదేమ విశ్వాహ విశ్వాహ వయమ్ విశ్వాహేతి విశ్వాహ వయగం సుమనస్యమానా సుమనస్యమానా ఇది సుమనస్యమానా స్వాదుషగుంసద పితర స్వాదుషగుంసద ఇది స్వాదు సగుంసద పితరో వయోధా వయోధా కృచ్ఛ్రేశ్రిత వయోధా ఇది వయోధా కృచ్ఛ్రేశ్రిత శక్తివంత కృచ్ఛ్రేశ్రిత ఇది కృచ్ఛ్రేశ్రిత శక్తివంతో గభీరా శక్తివంత ఇది శక్తివంత గభీరా ఇది గభీరా చిత్రసేనా ఇషుబలా చిత్రసేనా ఇది చిత్రాసేనా ఇషుబలా అమృద్ధా ఇషుబలా ఇదిషుబలా అమృద్ధా సతోవీరా సతోవీరా ఉరవ సతోవీరా ఇది సత వీరా ఉరవో వ్రాతసాహా వ్రాతసాహా ఇది వ్రాతసాహా బ్రాహ్మణాస పితర పితర సోమ్యాస సోమ్యాస శివే శివేన శివే ఇది శివే నోద్యావా పృథివీ ద్యావా పృథివీ అనేహసా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అనేహసేత్యనేహసా పూషాన నః పాతు పాతు దురితాత్ దురితాదృతావృత దురితాదిది సు ఇతాత్ ఋతావృధో రక్ష ఋతావృత ఇతృతావృత రక్షామాగి మాకిర్ణ నో అఘశగుంస అఘశగుంస ఈషత అఘశగుంస ఇత్యఘశగుంస ఈషతేతీషత సుపర్ణం వస్తే సుపర్ణమిది సువర్ణం వస్తే మృగ మృగో అస్యా అస్యాదంతః తంతో గోభిః గోభిః సన్నద్ధా సన్నద్ధా వదతి సన్నద్ధేతి సన్నద్ధాః వదతి ప్రసూతా ప్రసూతేతి ప్రాసూతాః యత్రా నరః నరస్సం సంచ చవి విచ చ ద్రవంతి ద్రవంతి తత్ర తస్మభ్యం అస్మభ్యమిషవః అస్మభ్యమిత్యస్మాభ్యం ఇషవ శర్మ శర్మ యగుంసన్ యగుంసన్నితి యగుంసన్ యజీథే పరి పరిబృంధి బృంధినః నోష్మా అశ్మాభవతు భవతు నః నస్తనోః తనూరితి తనోః సోమో అధి అధిబ్రవీదు బ్రవీదు నః నోదితిః అదితిః శర్మ శర్మ యచ్చతు యచ్చత్విది యచ్చతు ఆజంఘంతి జంఘంతి సాను సాన్వేషాం ఏషాం జఘనాన్ జఘనాగం ఉప ఉపజిఘతే జిఘత ఇది జిఘతే అశ్వాజని ప్రచేతస అశ్వాజనీత్యశ్వాజని ప్రచేతసోశ్వాన్ ప్రచేతస ఇది ప్రాచేతస అశ్వాన్ సమత్సు సమత్సు చోదయ సమత్సుది సమత్సు చోదయేతి చోదయ అహిరివ ఇవ భోగైః భోగైః పరి పర్యేతి హేతి బాహుం బాహుం జ్యాయాః జ్యాయాహేతిం హేతిం పరిబాధమానః పరిబాధమాన ఇది పరిబాధమానః హస్తఘ్నో విశ్వా హస్తఘ్న ఇది హస్తాఘ్నః విశ్వా వజనాని వజనాని విద్వాన్ విద్వాన్ పుమాన్ పుమాన్ పుమాగుంసం పుమాగుంసం పరి పరిపాదు పాదు విశ్వతః విశ్వత ఇది విశ్వతః వనస్పతే వీడ్వంగః వీడ్వంగో హి వీడ్వంగ ఇది వీడూవంగః ఇది భూయాః భూయా అస్మత్సఖా అస్మత్సఖా ప్రతరణః అస్మత్సఖేత్యస్మత్ సఖా ప్రతరణః సువీరః ప్రతరణ ఇది ప్రాతరణః సువీర ఇది సువీరః గోభిః సన్నద్ధః సన్నద్ధోసి సన్నద్ధ ఇది సన్నద్ధః అసి వీరయస్వ వీరయస్వాస్థాత ఆస్థాతే ఆస్థాతేత్యాస్థాత తే జయతు జయతు జయత్వాని జయత్వానీతి జయత్వాని ఇవ పృథివ్యాః పృథివ్యాః పరి పర్యోజః ఓజ ఉద్భృతం ఉద్భృతం వనస్పతిభ్యః ఉద్భృతమిత్యుదభృతం వనస్పతిభ్యః పరి వనస్పతిభ్యైతి వనస్పతిభ్యః పర్యాభృతం ఆభృతపుంసః ఆభృతమిత్యాభృతం సహ ఇది సహ అపామోజ్మానం ఓజ్మానం పరి పరి గోభిః గోభిరావృతం ఆవృతమింద్రస్య ఆవృతమిత్యావృతం ఇంద్రస్య వజ్రం వజ్రగం హవిషా హవిషారథం రథంయజ యజేది యజ ఇంద్రస్య వజ్రః వజ్రమరుతాం మరుతామనీకం అనీకం మిత్రస్య మిత్రస్య గర్భః గర్భో వరుణస్య వరుణస్య నాభిః నాభిరితి నాభిః సేమాం ఇమాం నః నో హవ్యదాతిం హవ్యదాతిం జుషాణః హవ్యదాతిమితి హవ్యాదాతిం జుషాణో దేవ దేవరథ రథ ప్రతి ప్రతి హవ్యా హవ్యాగృభాయ గృభాయేతి గృభాయ ఉపశ్వాసయ శ్వాసయ పృథివీం పృథివీముత ఉదద్యాం యాం పురుత్రా పురుత్రాదే పురుత్రేతి పురోత్రా తే మనుతాం మనుతాం విష్ఠితం విష్ఠితం జగత్ విష్ఠితమితి వేసితం జగదితి జగత్ సదుందుభే దుందుభే సజూః సజూరింద్రేణ సజోరితి సాజూః ఇంద్రేణ దేవైః దేవైర్దూరాత్ దూరాద్దవీయః దవీయో అప అపసేధ సేధశత్రూన్ శత్రూనితి శత్రూన్ ఆక్రందయ క్రందయ బలం బలమోజః ఓజో నః న ఆధాః ధానిః నిష్టనిః స్తనిః దురితా దురితా బాధమానః దురితేతి దుహూవితా బాధమాన ఇది బాధమానః అపప్రోథ రోథ దుందుభే దుందుభే దృక్షణాన్ దృక్షణాగం ఇతః ఇత ఇంద్రస్య ఇంద్రస్య ముష్టిః ముష్టిరసి అసి వీడయస్వ వీడయస్వేతి వీడయస్వ ఆమూః అమూరజ అజ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయేమాః ప్రత్యావర్తయేతి ప్రత్యావర్తయ ఇమాః కేతుమద్ కేతుమద్దుందుభిః కేతుమదితి కేతుమద్ దుందుభిర్వావదీతి వావదీతీతి వావదీతి సమశ్వవర్ణాః అశ్వవర్ణాః చరంతి అశ్వవర్ణాః ఇత్యశ్వవర్ణాః చరంతినః నో నరః నరోస్మాకం అస్మాకమింద్ర ఇంద్రరథినః రథినో జయంతు జయంతిది జయంతు యదక్రందః అక్రందః ప్రథమం ప్రథమం జాయమానః జాయమాన ఉద్యన్ ఉద్యన్ సముద్రాద్ ఉద్యన్నిత్యుదయన్ సముద్రాదుత ఉతవాహ వాపురీషాద్ పురీషాది పురీషాద్ శేనస్య పక్షా పక్షా హరిణస్య హరిణస్య బాహూ బాహూ ఉపస్తుత్యం బాహూరి బాహూ ఉపస్తుత్యం మహి ఉపస్తుత్యమిత్యుపాస్తుత్యం మహి జాతం జాతం దే ఏ అర్వన్ అర్వన్నిత్యర్వన్ యమేన దత్తం దత్తం త్రితః త్రితయేనం ఏనమాయునక్ ఆయునగింద్ర ఇంద్ర ఏనం ఏనం ప్రథమః ప్రథమో అధి అధ్యతిష్టత్ అతిష్టదిత్యతిష్టత్ అంధర్వో అస్య అస్య రశనాం రశనామగర్భాద్ అగర్భాత్ సూరాత్ సూరాదశ్వం అశ్వం వసవ వసవోని నిరతష్ట అతష్టేత్యతష్ట అసి యమ యమో అసి అస్యాదిత్య ఆదిత్యో అర్వన్ అర్వన్నసి అసి త్రిత త్రితో గుహ్యేన గుహ్యేన వ్రతేన వ్రతేనేతి వ్రతేన అసి సోమేన సోమేన సమయా సమయా వివృత్త వివృత్త ఆహుః వివృత్త ఇది వివృత్త ఆహుస్తే ఏ త్రీణి త్రీణి దివి దివి బంధనాని బంధనానీతి బంధనాని త్రీణి తే ఆహుః ఆహుర్దివి దివి బంధనాని బంధనాని త్రీణి త్రీణ్యప్సు అప్సు త్రీణి అప్సిత్యపోసు త్రీణ్యంత అంతః సముద్రే సముద్ర ఇది సముద్రే ఉదేవ ఇవ మే వరుణ వరుణశ్చన్సి ఛన్స్యర్వన్ అర్వనిత్ర ఆహుః ఆహుః పరమం పరమం జనిత్రం జనిత్రమితి జనిత్రం ఇవాదే దేవాజిన్ ఆజిన్ అవమార్జనాని అవమార్జనానీమా అవమార్జనానీత్యవమార్జనాని ఇమా శఫానా శఫానాగం సనితుః సనితుర్నిధానా నిధానేతి నిధానా అత్రాదే తే భద్రాః భద్రారశనాః రశనాః అవశ్యం అవశ్యమృతస్య రతస్య యాః యాః అభిరక్షంతి అభిరక్షంతి గోపాః అభిరక్షంతేత్యభిరక్షంతి గోపా ఇది గోపాః ఆత్మానంతే తే మనసా మనసారాద్ ఆరాదజానాం అజానామవః అవో దివా దివా పతయంతం పతయంతం పతంగం పతంగమితి పతంగం శిరో అపశ్యం అపశ్యం పథిభిః పథిభిః సుగేభిః పథిభిరితి పథిభిః సుగేభిరేణుభిః సుగేభిరితి సుగేభిః అరేణుభిర్దేహమానం అరేణుభిరిత్యరేణోభిః దేహమానం పతత్రి పతత్రీతి పతత్రి అత్రాతే ఏ రూపం రూపముత్తమం ఉత్తమమపశ్యం ఉత్తమమిత్యుదోత్తమం అపశ్యం జిగీషమానం జిగీషమానమిష ఇష ఆ పదే పదే గోః గోరితి గోః యదాతే హే మర్త మర్తో అను అనుభోగం భోగమానట్ ఆనడాత్ ఆదిత్ ఇద్గ్రసిష్ట గ్రసిష్ట ఓషధీ ఓషధీరజీవ అజీగరిత్యజీవ అనుత్వారథ రథో అను అనుమర్య వర్యో అర్వన్ అర్వన్నను అనుగావ గావోను అనుభగ భగ కనీనా కనీనామితి కనీనా అనువ్రాతాస వ్రాతాసస్తవ తవ సఖ్యం సఖ్యమీయు ఈజలను అనుదేవా దేవామవిరే అమిరే వీర్యం వీర్యంతే తితి హిరణ్యశృంగోయ హిరణ్యశృంగ ఇది హిరణ్యశృంగ అయో అస్య పాదాః పాద మనోజవాః మనోజవా అవరః మనోజవా ఇది మనః జవాః అవర ఇంద్రః ఇంద్ర ఆసీత్ ఆసీదిత్యాసీత్ దేవా ఇత్ ఇదస్య అస్య హవిరద్యం హవిరద్యమాయన్ హవిరద్యమితి హరిః అద్యం ఆయనయః యో అర్వంతం అర్వంతం ప్రథమః ప్రథమో అధ్యతిష్ఠత్ అధ్యతిష్ఠదిత్యసి అతిష్ఠత్ ఈర్మాంతాసః సిలికమధ్యమాసః ఈర్మాంతాస ఇర్మా అంతాసః సిలికమధ్యమాసం సిలికమధ్యమాస ఇది సిలికామధ్యమాసః సగుం శూరణాసః శూరణాసో దివ్యాసః దివ్యాసో అత్యాహ అత్యాహిత్యాహ సగుంసా ఇవ ఇవ శ్రేణిషః శ్రేణిషో యతంతే శ్రేణిష ఇది శ్రేణీషః యతంతే యత్ యదాక్షిషుః ఆక్షిషుర్దివ్యం దివ్యమజ్వం అజ్వమశ్వాహ అశ్వా ఇత్యశ్వాహ తవ శరీరం శరీరం పదయిష్ణు పదయిష్ణ్వర్వన్ అర్వన్ తవ తవ చిత్తం చిత్తం వాత వాత ఇవ ఇవర్ధజీమాన్ ధ్రజీమాన్ తవ శృంగాణి శృంగాణి విష్ఠిత విష్ఠితా పురుత్రా విష్ఠితే దివి స్థిత పురుత్రారణ్యేషు పురుత్రేది పురోత్ర అరణ్యేషు జర్భురాణా జర్భురాణా చరంతి చరంతేది చరంతి ఉపప్ర ప్రాగాత్ అగాచ్ఛసనం శసనం వాజీ వాజ్యర్వా అర్వా దేవద్రీచా దేవద్రీచా మనసా దేవద్రీచేది దేవాద్రీచా మనసా దీధ్యాన దీధ్యాన ఇది దీధ్యాన అజః పుర పురో నీయతే నీయతే నాభిః నాభిరస్య అస్యాను అను పశ్చాత్ పశ్చాత్ కవయః కవయోయంతి ఇంది రేభాః రేభా ఇది రేభాః ఉపప్ర ప్రాగాత్ అగాత్ పరమం పరమం యత్ యత్ సధస్థం సధస్థమర్వాన్ సధస్థమితి సధాస్థం అర్వాగుం అచ్చ అచ్చా పితరం పితరం మాతరం మాతరం చేతి చ అద్య దేవాన్ దేవాన్ జుష్టదమః జుష్టదమో హి జుష్టదమ ఇది జుష్టాదమః హి గమ్యాః గమ్యా అథ అథా ఆశాస్తే శాస్తే దాశుషే దాశుషే వార్యాణి వార్యాణీతి వార్యాణి మాన నో మిత్ర మిత్రో వరుణ వరుణో అర్యమా అర్యమాయు ఆయురింద్ర ఇంద్రరుభుక్షా రుభుక్షామరుత రుభుక్షా ఇత్యుభుక్షా మరుత పరి పరిఖ్యన్ ఖ్యన్నితి ఖ్యన్ యద్వాజిన వాజినో దేవజాతస్య దేవజాతస్య సప్తేః దేవజాతస్యేతి దేవజాతస్య సప్తేః ప్రవక్ష్యామః ప్రవక్ష్యామో విదథే ప్రవక్ష్యామేతి ప్రవక్ష్యామః విదథే వీర్యాణి వీర్యాణీతి వీర్యాణి యన్నిర్నిజా నిర్నిజా రేక్నసా నిర్నిజేతి నిహీనిజా రేక్నసా ప్రావృతస్య ప్రావృతస్య రాతిం రాతిం గృహీతాం గృహీతాం ముఖత ముఖతో నయంతి నయంతీతి నయంతి సుప్రాగజ సుప్రాగితి సోప్రాన్ అజో మేమ్యత్ మేమ్యద్ విశ్వరూప విశ్వరూప ఇంద్రాపూష్ణో విశ్వరూప ఇది విశ్వరూప ఇంద్రాపూష్ణో ప్రియం ఇంద్రాపూష్ణోరిదీంద్రాపూష్ణో ప్రియమపి అప్యేతి ఏతి పాథ పాథ ఇది పాథ ఏషాక ఛాగ పుర పురో అశ్వేన అశ్వేన వాజినా వాజినా పూష్ణ పూష్ణో భాగ భాగో నీయతే నీయతే విశ్వదేవ్య విశ్వదేవ్య ఇది విశ్వాదేవ్య అభిప్రియత్ అభిప్రియమిభిప్రియం యత్పురోడాశం రోడాశమర్వత అర్వతృష్టా తృష్టేత్ ఇదేనం ఏనకం సౌశ్రవసాయ సౌశ్రవసాయ జిన్వతి జిన్వతీతి జిన్వతి యద్ధవిష్యం అవిష్యం ఋతుష ఋతుషో దేవయానం ఋతుషైత్విదోష దేవయానం ద్రి దేవయానమితి దేవాయానం నిర్మానుషా మానుషా పరి పర్యశ్వం అశ్వం నయంతి నయంతీతి నయంతి అత్రాపూష్ణ ఓష్ణ ప్రథమ ప్రథమో భాగ భాగయేతి ఏతి యజ్ఞం యజ్ఞం దేవేభ్య దేవేభ్య ప్రతివేదయన్ ప్రతివేదయన్ అజ ప్రతివేదయన్ని ప్రతివేదయన్ అజ ఇత్యజ హోతాధ్వర్యు అధ్వర్యురావజా ఆవజా అగ్నిమింధ ఆవజా ఇత్యావజా అగ్నిమింధో గ్రావగ్రాభ అగ్నిమింధ ఇత్యగ్నిం నింధ గ్రావగ్రాభ ఉత గ్రావగ్రాభ ఇది గ్రావగ్రాభ ఉత శగ్గస్తా శగ్గస్తా సువిప్ర సువిప్ర ఇది సువిప్ర తేన యజ్ఞేన యజ్ఞేన స్వరంగృతేన స్వరంగృతేన స్విష్టేన స్వరంగృతేనేతి సూరంగృతేన స్విష్టేన వక్షణా స్విష్టేనేతి సూరిష్టేన వక్షణా ఆ ప్రణధ్వం ప్రణధ్వమితి ప్రణధ్వం యూపవ్రస్కా ఉద యూపవ్రస్కా ఇది యూపవ్రస్కా ఉత ఏ యూపవాహా యూపవాహాశాలం యూపవాహా ఇది యూపవాహా చశాలం ఏ అశ్వయూపాయ అశ్వయూపాయ దక్షతి అశ్వయూపాయేత్రిశ్వయూపాయ రక్షతీతి రక్షతి ఏ చార్వదే అర్వదే పచనం పచనకం సంభరంతి సంభరంత్యుతో సంభరంతీతి సంభరంతి ఉతో తేషాం ఉతో ఇత్యుతో తేషామభిగోర్తిః అభిగోర్తిర్నః అభిగోర్తిరిత్యభిగోర్తిః నహిన్వతు ఇన్వత్తిరీన్వతు ఉపప్ర ప్రాగాత్ రాత్ సుమత్ సుమన్మే సుమదితి సుమత్ మేధాయి రధాయి మన్మ మన్మ దేవానా దేవానామాశాః ఆశా ఉప ఉప వీతపృష్ఠ వీతపృష్ఠ ఇది వీతపృష్ఠ అన్వేనం ఏనం విప్రాహ విప్రషయ ఋషయ మదంతి మదంతి దేవానాం దేవానాం పుష్టే పుష్టే చక్రమ చక్రమా సుబంధుం సుబంధుమిది సుబంధుం యద్వాజిన వాజినో దామ దామ సందానం సందానమర్వత సందానమితి సందానం అర్వతో యా శీర్షణ్యా శీర్షణ్యా రచనా రచనా రజ్జు రజ్జురస్య అస్యేత్యస్య యద్వా వాధ ఘాస్య అస్య ప్రభృతం ప్రభృతమాస్యే ప్రభృతమిది ప్రాభృతం ఆస్యే తృణం తృణకం సర్వా సర్వాతా తాతే ఏ అపి అపి దేవేషు దేవేష్మస్తు అస్విత్యస్తు యదశ్వస్య అశ్వస్య క్రవిష క్రవిషో మక్షికా మక్షికాశ ఆశయత్ యద్వా వాస్వరౌ స్వరౌ స్వధితౌ స్వధితౌ రిక్తం స్వధితావిది స్వాధితౌ రిక్తమస్తి అస్తీత్యస్తి యద్ధస్తయోః హస్తయోః శ్రమితుః శ్రమితుర్యత్ యన్నఖేషు నఖేషు సర్వా సర్వాతా తాతే ఏ అపి అపి దేవేషు దేవేష్వస్తు అస్త్విద్యస్తు యదూవధ్యం ఊవధ్యముదరస్య ఉదరస్యాపవాతి అపవాతి యః అపవాతీత్యపవాతి య ఆమస్య ఆమస్య క్రవిషః క్రవిషో గంధః గంధో అస్తి అస్తీత్యస్తి సుకృతా తత్ సుకృతేతి సుకృతా తచ్చమిదారః శమిదారః కృణ్వంతు కృణ్వంతూత ఉత మేధం మేధకం శతపాకం శతపాకం పచంతు శతపాకమితి శతపాకం పచంతితి పచంతు గాత్రాత్ గాత్రాదగ్నినా అగ్నినా పచ్యమానాత్ పచ్యమానాదభి అభిశూలం శూలం నిహతస్య నిహతస్యావధావతి నిహతస్యేతి నిహతస్య అవధావతీత్యవధావతి మాతత్ తద్భూమ్యా భూమ్యా మా ఆశ్రిషత్ శ్రిషన్మా మా తృణేషు తృణేషు దేవేభ్య దేవేభ్యస్త తదుషద్భ్య ఉషద్భ్యో రాతం ఉషద్భ్యరిత్యుషతేభ్య రాతమస్తు అస్త్విత్యస్తు ఏ వాజినం వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం పరిపశ్యంతీతి పరిపశ్యంతి పక్వం ఏ ఈమాహు ఆహు సురభిః సురభిర్నిః నిర్హర హరేతి ఇతీతీతి ఏ చార్వతః అర్వతో మాగుంస భిక్షాం మాగుంస భిక్షాముపాసతే మాగుంస భిక్షామితి మాగుంస భిక్షాం ఉపాసత ఉతో ఉపాసత ఇత్యుపాసతే ఉతో దేశాం ఉతో ఇత్యుతో తేషామభిగోహూర్తి అభిగోహూర్తిర్న అభిగోహూర్తిరిత్యభిగోర్తి మరిన్వతు ఇన్వత్విదీయన్వతు యన్నీక్షణం నీక్షణం మాగస్పజన్యా మాగస్పజన్యా ఉఖాయా ఉఖాయా యా పాత్రాణి పాత్రాణి యూష్ణ యూష్ణ ఆసేచనాని ఆసేచనానీత్యాసేచనాని ఊష్మణ్యా పిధానా అభిధానా చరుణాం అభిధానేత్యపిధానా చరుణామంకా అంకా సూనా సూనా పరి పరిభూషంతి భూషంత్యశ్వం అశ్వమిత్యశ్వం నిక్రమణం నిషదనం నిక్రమణమితి నిక్రమణం నిషదనం వివర్తనం నిషదనమితి నిషదనం వివర్తనం యత్ వివర్తనమితి వివర్తనం యచ్చ చ పడ్బీషం పడ్బీషమర్వద అర్వద ఇత్యర్వద యచ్చ చ పపౌ పపౌ యత్ యచ్చ చ ఘాసిం ఘాసిం జఘాస జఘాస సర్వా సర్వాతా తాతే తే అపి అపి దేవేషు దేవేష్వస్తు అస్త్విత్యస్తు మా త్వా త్వాగ్నిః అగ్నిర్ధ్వనయత్ ధ్వనయద్ధూమగంధిః ధూమగంధిర్మా ధూమగంధిరితి ధూమాగంధిః మోఖా ఉఖా భ్రాజంతి భ్రాజంత్యభి అభివిక్త ఇక్తజగ్భిః జగ్భిరితి జగ్భిః ఇష్టం వీతం వీతమభిగోహూర్తం అభిగోహూర్తం వషట్కృతం అభిగోహూర్తమిత్యభిగోహూర్తం వషట్కృతం తమ్ వషట్కృతమితి వషట్కృతం తమ్ దేవాస దేవాస ప్రతి ప్రతిగృహ్ణంతి గృహ్ణంత్యశ్వం అశ్వమిత్యశ్వం ఎదశ్వాయ అశ్వాయ వాస వాస ఉపస్తృణంతి ఉపస్తృణంతి ధీవాసం ఉపస్తృణంతీత్యుపస్తృణంతి అధీవాసం యా అధీవాసమిత్యధీవాసం యా హిరణ్యాని హిరణ్యాన్యస్మై అస్మా ఇత్యస్మై సందానమర్వంతం సందానమితి సందానం అర్వంతం పడ్బీషం పడ్బీషం ప్రియా ప్రియా దేవేషు దేవేష్వా ఆయామయంతి యామయంతీతి యామయంతి యర్తే హే సాదే సాదే మహసా మహసా శూకృతస్య శూకృతస్య వార్ష్ణియా శూకృతస్యేతి శూకృతస్య వార్ష్ణియా వా కషయా కషయా వా తుతోద తుతోదేతి తుతోద సృచేవ ఇవత తా హవిష హవిషో అధ్వరేషు అధ్వరేషు సర్వా సర్వాత తాతే ఏ బ్రహ్మణ బ్రహ్మణా సూదయామి సూదయామీతి సూదయామి చతుస్త్రింశద్వాజిన చతుస్త్రింశతి త్రింశత్ వాజినో దేవబంధో దేవబంధోర్వంక్రీః దేవబంధోరితి దేవాబంధో వంక్రీరశ్వస్య అశ్వస్య స్వధిరిః స్వధిరిః సమ్ స్వధిరిరితి స్వాధిరిః సమేతి ఏదీత్యేతి అచ్ఛిద్రాగాత్రా గాత్రా వజునా వజునా కృణోద కృణోద పరుష్పరుః పరుష్పరురనుభుష్య పరుష్పరురితి పరుహోపరుః అనుభుష్యాలి అనుభుష్యేత్యనుభుష్య యశస్త శస్తేతి శస్త ఏకస్మష్టుః త్వష్టురశ్వస్య అశ్వస్య విశస్త విశస్తాద్వా విశస్తేతి విశస్త ద్వాజంతారా జంతారా భవతః భవతస్తథా తథర్తుః ఋతురిత్రితుః కాతే ఏ గాత్రాణాం గాత్రాణాం ఋతుథా ఋతుథా కృణోమి ఋతుచేత్రుథా కృణోమి తాతాపిండానాం తాతేతి తాతా పిండానాం ప్ర ప్రజుహోమి జుహోమ్యగ్నౌ అగ్నావిత్యగ్నౌ మా త్వా త్వాదవత్ తవత్ప్రియః ప్రియ ఆత్మా ఆత్మాభియంతం అభియంతం మా అభియంతమిత్యభియంతం మా స్వధితిః స్వధితిస్ తనువః స్వధితిరితి స్వాధితిః తనువ ఆతిష్ఠిపత్ తిష్ఠిపత్తే త ఇది తే మా తే తే రుధ్నుః రుధ్నురవిశస్త అవిశస్తాతిహాయ అవిశస్తేత్యవిశస్త అతిహాయ ఛిద్రా అతిహాయేత్యతిహాయ ఛిద్రా గాత్రాణి గాత్రాణ్యసిహా అసిదా మిథు మిథూకః కరితిదః న వై వా ఉ ఉవేతత్ ఏతన్మ్రియసే ప్రియసేన నరిష్యసి ఇష్యసి దేవాన్ దేవాగుంవిత్ ఇదేషి ఏషి పథిభిః పథిభిః సుగేభిః పథిభిరితి పథిభిః సుగేభిరితి సుగేభిః హరీతే హరీ ఇతి హరీ తే యుంజా పృషతి పృషతి అభూతాం పృషతి ఇతి పృషతి అభూతాముప ఉపాస్థాద్ అస్థాద్వాజీ వాజీధురి ధురిరాసభస్య రాసభస్యేతి రాసభస్య సుగవ్యం నః సుగవ్యమితి సోగవ్యం నో వాజీ వాజీ స్వశ్వియం స్వశ్వియం పృపుంస స్వశ్వియమితి సో అశ్వియం పృపుంస పుత్రాన్ పుత్రాగుం ఉత ఉత విశ్వాపుషం విశ్వాపుషగం రయిం విశ్వాపుషమితి విశ్వాపుషం రయమితి రయిం అనాగాస్త్వం నః అనాగాస్త్వమిత్యనాగాః త్వమం నో అదితిః అదితిః కృణోత్ కృణోత్ క్షత్రం క్షత్రం నః నో అశ్వః అశ్వో వనతాం వనతాగుం హవిష్మాన్ హవిష్మానితి హవిష్మాన్. ఓ చతుర్థకాండే షష్ఠః ప్రశ్నః సమాప్తః.